పావురమా అయ్యో పాపం వంటి అది నేరమా అతి బలకింత పంతమా ఓ పలకలు వారి సొంతమా బుజ్జి పావురమా అదే అదే అదే పెటకారమా అతి బలం అంత సులభమా మాటే వినకుంటే బయటే పడుకుంటే మంచే పడునంత మంచే చెబుతుంటా అమ్మో మగవారు అన్నిట తగువారు హత్తే నరికేరు చాలిక ఆచోరు కోపం తీరాలంట పాపం తగ్గాలంట మంచి మర్యాదే ఉపచారమా బుజ్జి పావురమా పది పది పది నటకారమా అతి బలకింత పంతమా మలకలు వారి సొంతమా చెయ్యగరమ్మంట వియాల పందిట్లో కయ్యం తగదంట ఢిల్లీ తెచ్చాలి చెల్లవు కొమ్మంట అల్లరి చాలిస్తే ఏంటో మేలంట వెండి వెన్నెలంట ఎండగా మారిందంట తగని తగని తగువంతా తనైజమా ఉల్లి పావురమా అయ్యో పాపం అంటే అది నేరమా అతివల కింద పంతమా పలకలు వారి సొంతమా బుజ్జి పావురమా బుల్లి పావురమా బుజ్జి పావురమా.